సూర్యకాంతి పుస్తకం 13వ భాగం. ఇక దీనిలో 4వ అంశం, రేడియో ధార్మికత. క్రీస్తు శకం 1895లో చిక్కుముడి విడసాగింది. హెన్రీ బెకరల్ అనే ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త యురేనియం అనే మూలకం యొక్క పరమాణువులు ఉన్న ఒక పదార్థాన్ని పరిశోధించసాగాడు. అందులోంచి నిరంతరం ఏవో కిరణాలు వెలువడుతూ ఉండేవి. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా ప్రవర్తించిన పదార్థాన్ని చూడలేదు. ఈ విషయం కనుక్కొని ఆశ్చర్యపోయాడు బెకరెల్. అప్పటి వరకు తెలియని ఏదో కొత్త ధర్మాన్ని యురేనియం ప్రదర్శించింది. దీనినే రేడియో ధార్మికత అని పిలిచారు. అయితే యురేనియం అత్యంత సంక్లిష్టమైన పరమాణువులతో ఏర్పడిందని తరువాత తెలిసింది. సంక్లిష్ట పరమాణువులతో కూడిన మరికొన్ని ఇతర మూలకాలు కూడా రేడియో ధార్మికతను ప్రదర్శించడం కనుగొన్నారు. శాస్త్రజ్ఞులు ఈ కొత్తగా కనిపెట్టిన విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశోధించడం మొదలుపెట్టారు. పీరీ క్యూరీ అనే ఫ్రెంచ్ రసాయన శాస్త్రజ్ఞుడు రేడియో ధార్మిక పదార్థాల నుంచి వెలువడే శక్తిని మొట్టమొదట 1900లలో కొలవగలిగాడు. మరియు ఒక్క పరమాణువు నుంచే వెలువడే శక్తి చాలా పెద్ద మొత్తంలో ఉండడం చూసి ఇతడు ఆశ్చర్యపోయాడు. ఇంకా ఏమిటంటే, రోజుల తరబడి ఏళ్ల తరబడి శక్తి వెలువడుతూనే ఉండేది. అంతకాలం గడిచిన శక్తిలో పెద్దగా తరుగుదల ఉండేదే కాదు, రేడియం మూలకంలోని కొంత భాగం 1600 సంవత్సరాల పాటు శక్తిని విడుదల చేస్తూనే ఉన్నా, శక్తి విడుదల కావటం మొదలుపెట్టినప్పుడున్న శక్తిలో సగం కూడా తగ్గలేదు. యురేనియం అయితే నమ్మలేనంత కాలం, అనగా 450 కోట్ల సంవత్సరాలు శక్తిని విడుదల చేసినా, శక్తి విడుదల అవ్వటం మొదలుపెట్టినప్పుడున్న శక్తిలో సగం కూడా తగ్గలేదు. అంటే యురేనియం మొదటి శక్తిలో సగానికి తగ్గిపోకముందే 450 కోట్ల సంవత్సరాల కాలం శక్తిని విడుదల చేయగలిగింది. ఒక్కరోజులో వెలువడే శక్తి అంత ఎక్కువేమీ కాదు, కానీ ఆ రోజు వరకు విడుదల చేసిన మొత్తం శక్తి మాత్రం అపారమైనది. ఇదంతా చూస్తుంటే చిక్కు విడకపోగా సమస్య మరింత జటిలం కాసాగింది. ఈ రేడియో ధార్మిక పదార్థాలకి శక్తి ఎక్కడి నుంచి వస్తోంది? రేడియో ధార్మిక పరమాణువులు ఏమీ లేకుండా అలా నిరాఘాటంగా శక్తిని విడుదల చేస్తున్నాయి. ఇలా అయితే శక్తి నిత్యత్వ నియమం తప్ప? క్రీస్తు శకము 1905లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే జర్మనీ భౌతిక శాస్త్రవేత్త దీని జవాబుకి శంకుస్థాపన చేశాడు. ఇతడు సాపేక్షతా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం వలన ఎన్నో కొత్త సత్యాలు వ్యక్తమయ్యాయి. వాటిలో ఒక ముఖ్యమైన సత్యం ఏమిటంటే, అసలు ద్రవ్యరాశే ఒక గొప్ప శక్తి మూలం. ఒక చిన్న వస్తువుని గొప్ప శక్తిగా మార్చుకోవచ్చు. సాధారణ పరిస్థితుల వద్ద సాధారణ పదార్థంలో చిన్న చిన్న మొత్తాలలో ద్రవ్యరాశిని శక్తిగా మార్చినప్పుడు సాధారణమైన మోతాదుల్లోనే శక్తి ఏర్పడుతుంది. రేడియో ధార్మిక పరమాణువులలో పెద్ద మొత్తంలో ద్రవ్యరాశి నాశనమై చాలా పెద్ద మొత్తంలో శక్తి ఏర్పడుతుంది. కానీ రేడియో ధార్మిక పదార్థాలలో అలా పెద్ద మొత్తంలో ద్రవ్యరాశి శక్తిగా ఎందుకు మారుతుంది? పరమాణువులను ఒక కొత్త కోణంలో చూడటం ద్వారా ఈ ప్రశ్నకు జవాబు వచ్చింది. క్రీస్తు శకము 1800లో పరమాణువే అతి చిన్న కణం, దానికంటే చిన్నది లేదు అని అనుకునేవారు. పరమాణువు కంటే చిన్నది ఉన్నట్లు కనిపించలేదు. రేడియో ధార్మిక పదార్థాల నుంచి వెలువడిన కొన్ని కాంతి కిరణాలలో పరమాణువు కంటే చాలా చిన్న కణాలు ఉన్నట్లు తెలిసింది. ఇవి సబ్ ఆటమిక్ కణాలు. సబ్ ఆటమిక కణాలు అనేవే ఉంటే బహుశా పదార్థాలన్నీ పరమాణువులతోనూ, పరమాణువులన్నీ వాటికంటే చిన్న కణాలతోనూ ఏర్పడి ఉంటాయి.